ీం పృష్టాగం గచ్చాస్మత్సూరిభిరే సజోషాహ ఆవృత్రహేం నృష్టర్షణి ప్రాస్తుమోహ్యాదనాయీ మతయోస్వయోగాశిశున్నగావస్తూణం రిహంతి తమీం విరోజనాయో నవత్నే సురభిష్టమన్మరాసంత మరుతో వృద్ధసే నాస్మద్రోదసీ సమానసంతు వృషదశ్వాసోమన జోనరథాదసోమిత్రయుజో నేవాజతే బ్రాహ్మహినాచి గిత్రే ప్రయుంజతే ప్రయుజస్తేషు వృత్తి అధయజేషాం సుదినేన సర్విశ్వమేరీనం వృషాజం దసేనాః అశ్వినా భవసే కృణధ్వం ప్రపూషణం సుతవసోహి సంతి అద్వేదో విష్ణుర్వాతర్భుక్షాచ్ఛా సుమ్నాయ బవృజీయ దేవాన్ ఇయం దావో అస్మే దీధిర్యజత్రాభిప్రాణీ చ సదానీ చ భూయాః నియా దేవే రుజత దేవ సూజుర్విద్యా వేషం వృజనం జీవదానం స్తోషం మహోధర్మానం దీషీం యోజసా వృత్రం విపర్వమర్దయత్ స్వాదోపితో మధోపితో వయం త్వావృమహే అస్మాకమపితా భవ ఉభానః పితవాచార శివ శివాభిరుచిభిః మజోభురద్విషేణ్యః సఖా సుషేభో అద్వయాః భవత్యేపి తోరసారథాంసి నుమిష్ఠీతాః దివి వాతా ఇవ శ్రుతాః భవత్యేపి తో దదతస్తవ స్వాతిష్ఠతేపి తో ప్రస్వాత్మానోరసానాం తు విగ్రీవాజివేరతే వేపి తో మహానాం దేవానాం మనోహితాం అకారితారు కేతునాతపాహిమవసావధీత్ అజగన్ వివస్వ పర్వతానాజిన్నో మధో పితోరం భక్షజగమ్యాధీనా పరింసమాషామహే వాతాపేభవే సో మగవాశిరోయవాశిరో భజామహే వాతాపేభవ ్రహ్మవోషేభవీవో వృక్కూదారథి వాతాపేభవయం పీతోపచోభిర్గావో నహవ్యాసూషూదిమ దేభ్యస్వాసమాదమస్మభ్యం త్వాసమాదం సమిద్ధో అద్య రాజసి దేవో దేవైః సహస్రజిత్ దూతో హవ్యా కవిర్వాహ తనూనపాధృతమధ్వా యజ్ఞ సమజ్జే తహస్రణీరుషాః ఆజుహ్వానో నయేర్యో దేవాక్షియజ్ఞాన్ అగ్నే సహస్రసాసి ప్రాచీనం బర్హిరోజసా సహస్రవీరమస్తృణన్ యత్రాదిత్యాభిరాజథ విరాట్ సమ్రాట్ బిభ్వేర్ ప్రభ్వేర్ బహ్వీశ్చ భూజసీశ్చయాః దురాఘృతాన్యక్షరన్ సురుక్మేహి సుపేషతాధిశ్రియా విరాజతః ఉషా సా వేహసీదతాం ప్రథమాహి సువాచ సా హోతా రాదేవ్యా కవీ యజ్ఞన్నాయక్షతామిమం భారతే సరస్వతిజా సర్వాబ్రువే తానశ్చోదయతశ్రియే త్వష్టా రూపామిః ప్రభుః పశూన్ విశ్వాం సమానజే ఏషాన్నస్పాదిమాయజ ఉపత్మన్యా వనస్పతే పాథో దేవేభ్యః సృజ అగ్నిర్హవ్యాని శిష్వదత్ రోగా అగ్నిర్దేవానాయత్రేణ సమజ్జతే స్వాహాకృతీషు రోచతే అగ్నేరజస్వధా రాజే అస్తాం విశ్వామి దేవ భజనాయ విద్వాన్ యోధ్యా అస్మద్యూహురాణమే నో భూజిష్టాం తే నమ భుక్తిం విధేమ అగ్నే సంవారజానవ్యో అస్మాన్ స్వస్తి భిరతి దుర్గాడి విశ్వా భూశ్చ పృథ్వీవ హులాన ఉర్వీ భవా దోకాయతన జాయ సంయోః అగ్నేత్వమస్మద్యూయోధ్యమీ వాహనగ్నిత్రా అభ్యమంత దృష్టిః పునరస్మభ్యం సువిదాయ దేవక్షాం విశ్వేభిరమృతేభిర్యజత్ర వాయులో అగ్నే వాయుభిరజశ్రీరుత ప్రియే సదనాసు శుక్వాన్ మాలే భయం జరిదారంజవిష్ఠనూనం విధన్మా పరం సహస్వః మానో అగ్నేవ సృజో అఘాయా విశ్వవే ఋతవే దుచ్చునాయై మా దత్పతే దశ తే మా దే నో మారీషతే సహసా పన్పరాదాః విఘత్వా వాం ఘృతజాతయం సద్గృణానో అగ్నే తన్వే ఏవరోతమం విశ్వాద్రిక్షో రుదవాని నిత్సోరభికృతామసిగజేవ విష్ణవ అగ్నముపజాన్ విద్వాన్ ఏషి ప్రభిత్వే మనుషో యజత్ర అభివిత్వే మన వేదాస్యో భూర్మర్మృజన్యవుసిగ్భిర్నాగ్రహ అభోజామ నివచనాన్యస్మిన్ మానస్య ధూనస్ సహసానే అగ్నౌ వయం సహస్రమృషేభిః సరేమ విద్యాపేషం వృజనం జీవదానం సర్వాణం మృగమం అందరిహస్పతి వర్ధజానవ్యమర్గైః కాధాన్యస్సురుజోయస్య దేవా శృణ్వంతి నవమానస్య మర్తాః సమర్పయాముపవాచః సజం తే సర్గోనయో దేవయతామసర్జి మృధాస్మతి సఖ్యం జోహరాం శివిభ్వాభవత్సృతే మాతరి స్వాహ ఉపస్తుతి నమ సముద్యాదింజశ్లోకం జం సత్స విదేవ ప్రభాహు అస్య క్రత్వాహన్యో ఓజో అస్తి మృగో న భీమో రక్షసస్తు విష్మాన్ అస్య శ్లోకో దివీరదే పృథివ్యామత్యోనయం సద్యక్షవృద్విజేతాః మృగాణాం న హేతయోయంతి దేవా బృహస్పతేరహి మాయాం అభిద్యూన్ ఏ త్వా దేవో సృగం మన్యమానా పాపా భద్రముపజీవంతి భద్రాః నూఢ్యే ఏ అను దాసి భామం బృహస్పతే సజిప్యారం సుప్రైత సూజవదో నపంథా దుర్నియంతః పరిప్రీతో న మిత్రః అనర్వాణో అభియే చక్షతే నోపీ వృతాథోర్నువందో అస్తుః సంయాంస్తు భోవన యోనయంతి సముద్రం న స్రవతో రోధచక్రాః స విద్వాన్ ఉభయం చష్టే అంతర బృహస్పతిస్తరాపశ్చ గృధ్రాః ఏవా మహస్తు విజాతస్తు విష్మాన్ బృహస్పతి వృషభోధాయి దేవః సనస్తుతో వీరబద్ధాదుగో మద్విద్యామేషం వృజనం జీరదానం కళంకతో న కంకతోథో సతీన కంకరః ద్వావిధి ప్లుషీయజిన్యా అదృష్టా అలిప్సత అదృష్టాన్నం జాయత్యథో హంతి పరాయతి అథో అవర్ధతి హంత్యథోపి నష్టి వింశతి సదా సత్కుశారాసో దర్భాదశ్చైర్యాభూత మౌంజా అదృష్టా వైరిణాః సర్వే సాకన్యా నిత్సత నిగ్రావో గోష్ఠే అసతన్నిభృగాసో అవీక్షత నికేతభోజనా నాన్యా అదృష్టా అలిత్సత ఏత ఉత్తే ప్రత్యదృశ్రం ప్రదోషం తస్కరాజివ అదృష్టా విశ్వదృష్టా ప్రతిబుద్ధా భూగణ యౌర్వ పితా పృథివీ మాతా సోమో భ్రాతాది దిశ్వసా అదృష్టా విశ్వదృష్టా స్తిష్ట దేనజతా సుఖం అంశాయేరంగ్యాశూచికాయే ప్రకంకతాః అదృష్టాః కింకరేహవః సర్వే సాగన్విజస్యత ఉత్పురస్తాత్ సూర్యాయేతి విశ్వదృష్టో అదృష్టాః అదృష్టాన్ సర్వానజంభయన్ సర్వాస్తయాదు ధాన్యాః ఉదాపత్తదసో సూర్యః పురు విశ్వార్యూర్వన్ ఆదిత్యః పర్వతేభ్యో విశ్వదృష్టో దృష్టః సూర్యే విషవాసజా విదృతిం సురావతో గృహే సోజన్నునమ రాజినా వయం రామాదే అస్య యోజనం హరిష్ఠా మధుత్తా మధులా చకార యత్తికా స కుంతికా సకా చ ఘాసతే విషాం సోజన్నునమ రాజినో వయం రామాదే అస్య యోజనం హరిష్ఠా మధుత్వా మధులా చకార సప్తమిష్పులింగకా విషస్య పుష్పామక్షన్ రం దినో వయమ్ రామాలే అసయోజనం హరిష్టామధుత్వా మధురా చకార నవానాన్నపతీనాం విషస్య రూపూషీణాం సర్వాసామగ్రభన్నామాలే అసయోజనం హరిష్టామధుత్వా మధురా చకార సప్తమయోజ్య సప్తస్వసారో అగ్రువాః విషం విజభ్రిరగుదకం కుంభినీరివ యత్కూషుంభకస్తకంభీ నద్యశ్వనా విషం ప్రవాహృతే పరా జీరణో సంవృతాః కుషుంభకస్తదబ్రవీద్ధిరే ప్రవర్తమానక వృశ్చికస్య రథం విషమ రథం వృశ్చికతే విషాం మాభిర్నమరిష్యసి పరిత్తాపామి సర్వతాః ఘనేన హన్వృశ్చీకమహిం దండేనాగతం ఆదిత్యరథవేగేన విష్ణుబాహుబలేన చ గరుడభక్షనిపాదేన భూనం గచ్చ మహాజసాః గరుడస్య జాతమాత్రేణ త్రయో లోకా ప్రకంపితాః ప్రకంపితా మహీ సర్వాః సచైరావనకానాన గగనం నష్టచంద్రార్కం జ్యోతిషం న ప్రకాశతే దేవతా భజ భీజాశ్చ మారుతో న ప్లవాజతి మారుతో న ప్లవాజత్యోం నమః భోసత్వ భద్రభద్రం తే దూరం గచ్చ మహాజసాః జనమే జయస్య యజ్ఞాన్ ఆస్తికవచనం స్మర ఆస్తికవచనం శ్రుత్వా యః సర్పో న నివర్తతే శతధా భిద్యతే మూర్ధి శింసవృక్ష ఫలం యథా అగస్త్యో మాధవస్యైవ ముచుకుందో మహాముని కపిలో మునిరాస్యైక పంచైతే సుఖదాయీనః నర్మదాయై నమః ప్రాదర్నర్మదాయై నమోనీషి నమోస్తు నర్మదే తుభ్యం ద్రాహి మాం విషసర్పదః యో జరత్కారుణో జాతో జరత్కన్యా మహాజసాః తస్య సర్పాపభద్రం తే దూరం గచ్చ మహాజసాః విశ్వేశ్వరాయ నమః. ఓం మమగ్నేద్యుభిస్తమాసు సుక్ష్మణిస్తమభ్యస్తమస్మానస్పరి త్వం వనేభ్యస్తమోషధీభ్యస్తం నృణాన్ నృపతే జాయసే శుచిః తమాగ్నేహోత్రం తవ పోత్రమృత్యుహం తవ నేష్ట్రం త్వమగ్నిధృతాయతః తవ ప్రశాస్త్రం త్వమధ్వరీయసి బ్రహ్మా చాసి గృహపతిశ్చ నోదమే త్వమగ్న ఇంద్రో వృషభస్ సుదామాసి త్వం విష్ణోరుగాజో నమస్యాః త్వం బ్రహ్మారాజివిద్బ్రహ్మణస్పతే త్వం విధత్తస్సకసే పురంధ్యా త్వమగ్నే రాజావరో నో ధృతం వ్రతస్త్వం మిత్రో భవసి తస్మయీఢ్యాః త్వమర్యమాసత్వధీర్యస్య సంభృతంసో విదసే దేవభాజయోః త్వమగ్నే త్వష్టా విధతే సువీర్యం తమగ్నావో మిత్రమః సజాత్యమ్ త్వమాసుహేమారరిషే స్వశ్యంతం నరాం శ్రద్ధో అసి పురో వసూః త్వమగ్నే రుద్రో అసూరో మహో దివస్త్వం శ్రద్ధో మారూరం వృక్షయీషే సంవాదైర్ణైర్యాశిరంస్వం పూషామి ఘతపాశిరుత్మనా త్వమగ్నేద్రవినోదారంగృతే త్వం దేవస్య వితారత్నధాసి త్వం భగవాన్ నృపదేవస్వీషే త్వం పాజర్దమేజస్తేవీధత్ స్వాగ్నేతమా విశ్వతిం విశస్వాం రాజానం సుమిదత్ర భుంజతే త్వం విశ్వాని స్వనీకపత్యసే త్వం సహస్రాణి సారసప్రదే స్వామగ్నే పితర భిష్టిభిర్నరస్వాం భ్రాత్రాయ సంజాతనూరుజం త్వం పుత్రో భవసి యస్తేవీ ధత్తం సఖాసేవ స్వాస్యాధృషాః త్వమగ్నిర్భురాకేన వస్యా అస్తం వాజస్య క్షుమతో రాజయీషే త్వం విభాస్య నో దక్షిదావనే త్వం విశుక్షురసి యజ్ఞమాతనీః త్వమగ్నే అదిర్దేవదాసుషే త్వం హోత్రా భారతీ వర్ధతే గిరా త్వమిలా సదహేమాధిదక్షసే త్వం రత్రావసుపతే సరస్వతీ త్వమగ్నే సుభృతమత్తమం వయస్తవ స్పార్హే వర్ణా సందృశి శ్రియాః త్వం వాజః ప్రతరణో బృహన్నసి త్వం రజర్బాహులో విశ్వతః స్పృశః స్వామగ్నాదిత్యాస ఆస్యాం త్వాం జిహ్వాం సృజాయశ్చక్రిరేకవే త్వాం రాతిషాచో అధ్వరేషు షష్ఠిరే త్వే దేవహవిరథం చాహూతం త్వే అగ్నే విశ్వే అమృతాసో అద్రుహ ఆసా దేవహవిరథం చాహూతం స్వదంతాసుతిందం గర్భో వీరుధాన్ జగ్విషే శుచిః స్వదంతాన్ సంచప్రతీచాసి మద్మనాగ్నే సుజాత ప్రచాదేవరిచ్యసే వృక్షో యదత్ర మహినా విదే భువదనుద్యావా పృథివీ రోదసి బుభే యే స్తోత్రభ్యోగో అగ్రామశ్వాపేషు సమగ్నే రాతిమూపసృజంతి సూరజాః అస్మాన్ గతాంశ ప్రహిరే శివస్య బృహద్వదేవ విదధే సువీరాః యజ్ఞేన వర్ధత జాతవే దతమగ్నిం యజధ్వం హవిషాతనా గిరా సమిధానం సుప్రజసం స్వర్ణరం యుక్షం హోదారం వృజనేషు ధూషసం అభిత్వానక్తీరుషతో వవాసిరేగ్నే వత్సం న స్వరేషు ధేనవాః ఇవ ఇవేద రజన్మానుషాయుగాక్షపో భాసి గురువార సంయతాః తం దేవాముద్రేర సత్సుసంసం దివస్పృథివ్యోరాధతిన్యేరిరే నధామి భవేద్యం శుక్రసోజిరమగ్నిం మేత్రాన్న క్షిజుషు ప్రదంశ్యం సమోక్షమానం రజసి స్వ ఆదమే చంద్రమేవ సురుచం హార ఆదధుః పదనం చితయంతమక్షభిః పాథో న పాయం జనసీభే అను తమోదానిష్టం వరీభూత్వద్ధనం తమోహవ్యైర్మనూషవింజతే గిరా ఈషి ప్రోగ్రేధసానాసుజర్భూరద్యౌర్నస్త్రిభిశ్చితయద్రోదసీ అను సనోరేవత్స విధాన స్వస్తయే సందధస్వాస్మాసూధీ ఆనఃక్రణష్టసి పితా జరోదసీ అగ్నే హవ్యామనూషో దేవ వీతయే దానో అగ్నే బృహతో దాస్సహస్రణో దురోటవాచం శ్రుత్యాపాబృధి ప్రాచీద్యాపాబృథివీ బ్రహ్మణాగ్రధి స్వా అర్ణశుక్రముషసో విదిద్యుతుః సరీధానభుషసో రామ్యా అనుస్వా అన్నదీదేదరుషేణ భానునా హోత్రాభిరగ్నిర్మనూషస్వధ్వరో రాజా విశామదీతిశ్చారు రాజవే ఏమానో అగ్నే అమృతేషు పూర్యధీష్పీపాయ బృహద్దీపేషు మానూషా దుహానాభేదృజరేషు కారభేత్మనా సదినం పురూపమిషణి వజమగ్నే అర్వతాపాసువీర్ఘం బ్రహ్మణావాసిదలే వాజనాతి అస్మాకం జుమ్నమధిపంచ దృష్టిశూచాస్వాసూచీత దృష్టరం సనో బోధితరస్య ప్రథం సోయస్మిన్ సుజాతాదిషయం దసూరజాః యమగ్నే యజ్ఞమోపయంతి వాజినో నిత్యేతోతేజీ జివాంసం స్వేదమే ఉభయాసో జాతవేదశ్యామతే స్తోతారో అగ్నే సూరజశ్చ సర్వాణి మస్వో రాజః పూరుశ్చంద్రస్య భూయసః ప్రజాపతస్వపత్యస్య సగ్ధినః ే స్తోత్రభ్యోగో అగ్రామశ్వేదసమగ్నే రాతిమోపసృజంతి సూరయాః అస్మాంశ్చత్రహిణే దివస్యాృహద్వదేవమితే సువీరాః సమిద్ధో అగ్నిర్నిహితః పృథివ్యాం ప్రత్యం విశ్వాని భువనాన్యస్తాత్ హోదాపాపనః ప్రతిపస్సు మేధా దేవో దేవాన్యజత్వగ్నిర్హన్ రాతం స ప్రతిధామాన్యంజన్ తిస్రోది వప్రతిమన్నా స్వర్చి ఘృత ప్రగామన సాహవ్యముందన్ మూర్ధన్ యజ్ఞస్య సమానత్తు దేవాన్ ఏలితో అగ్నేమన సానో అర్హం దేవాన్యక్షిమానుషాత్ పూర్వో అద్య సహామాఘమనుతాం శబ్దో అచ్యుతమింద్రం నరోపరిహితం జగద్భం దేవర్వర్ధమానం సువీరం శీర్ణం రాజే సుభరం వేద్యశ్యాం వమస్తీతేదం విశ్వే దేవ ఆదిత్యాయజ్ఞయా సహ విశ్రాజంతాముర్భియా హూయమానా ద్వారో దేవీ స్వప్రాజనానమోభిః సాధ్వపాంసిక్షితే వరుణ్విదే తంతుం తదం సంభజంతీ సమీచే యజ్ఞస్య తేజస్సుదుఘే పయస్వతీ దేవ్యాహోదారా ప్రథమాభిజుష్టాదరిజుయక్షరస్య మృజా వపుష్టారా దేవాన్యజంతామృతృథా సమంజతో నాభా పృథివ్యా అధిసానూషుత్రిషు సరస్వతీ సాధయంతీ ధియం నగిలా దేవీ భారతీ విశ్వదూర్తిః విశ్వో దేవీ స్వధయా బర్హిరేతమచ్ఛిద్రం పాంతు శరణం నిషద్య విషంగరూపః సుభరో మజోధా సృష్టివీరో జాయతే దేవకామః ప్రజాంతృష్టాష్యధునాభీమస్మే అథా దేవానామప్యేపాథా వనస్పతిరవసృజన్నుపస్థరగ్నిర్హవిస్సూదయాజిప్రధీభిధాసమగ్నం నగత ప్రజానం దేవేభ్యో దేవ్యశ్రమిదోపాహవ్యం ఘృతం మే మిక్షే ఘృతమస్యో నిర్ధృతే శ్రుతో ఘృతం వస్య ధామ అనుష్వధమావహమాదయస్య స్వాహాకృతం మృడభవక్షిహవ్యం కుబేర సుద్యోత్మానం సుభృత్యం విశామగ్నిమతిథిం సుప్రయసం ఇత్రయీ భయోది ధిరాయో భూద్దేవాదే వేదనే జాతవేదాః ఇమం విధంతో అపాం సధస్తే ద్విరాజర్భగవో విక్ష్వా ఆయోః ఏడవిశ్వాణ్యభ్యస్తు భూమా దేవానా భక్తిరతిర్జీరా స్వాహ భగ్నిం దేవా సోమానుషేడు విక్ష ప్రియం దోహ క్షేష్యంతో నమిత్రం సదీదయతు సదీరోర్ణ్యా దక్షాయోజోధా స్వేదమా అశ్చరణ్వా స్వస్యేవ పుష్టిస్తందృష్టిరస్య హి యానస్య దక్షోః విజో పరిభ్రదోషీడు జిహ్వామత్యోనరథ్యో దోధవీ దివారాని ఆయన్ మే అభ్వం వనుదఃపనం దోషిభ్యో నామీమీతవర్ణం సచిత్రేణ జిజుదేరం సుభాసాజుర్వాయోరాయు బాభూత్ ఆయోవనాదాదృషాణో నభా దివార్ణమథారథ్యే స్వానీత్ కృష్ణాధ్వాతపూరణ్వశ్చే దౌరీమస్మయమానో నమోభిః సయోమ్యస్థాదభిదక్ష దుర్వీం వసన్నయతి శైలగోపాః అగ్నిశ్రోతిష్మాంగదశాన్యష్టం కృష్ణవ్యాధిరస్వదయన్న భూమ నూతే పూర్వస్యావాసో అధీతౌ తృతీయే విదధే మన్మాసంశ్రీ అస్మే అగ్నే సంయద్వీరం బృహంతం క్షుమంతం వాజం స్వభత్యం రయిందాః ప్రజాయథా గచ్చమదాసో అగ్నే గుహా మన్వంతకుమారాభిష్యో వీరాసో అభిమాధిడాహస్మత్సూరిభ్యో గణతే తద్వయోధాః హోదాజనిష్టచేత నః పితా పితృభ్య భూతలే ప్రత్యక్షంజేన్యం వసూ సకేమ వాజినోయమం ఆయస్మిన్ సప్తరస్మయస్తథా యజ్ఞస్య నేతరి మనుష్యదైవ్యమష్టమం బోధా విశ్వందరిన్వతి ధన్వే భాగదీమనుగోచ బ్రహ్మాణి వేరుదద్ పరివిశ్వాని కావ్యాక్రమీ వాభవత్ సాకం హి శుచి నాశుచిత్ప్రధాస్తా వ్రతా ధ్రువా మయా జివానూరోహతే తా అస్య వన్నా మాజు భోరేష్టస్వచందధేన వాహ కుమిత్తిసృభ్యామరం సదా రోజాజిదం యయుః యదీ మాతురుపస్వదా ఘృతం భరంత్యస్తీత తాసామధ్వర్యురాగతౌ యవో దృష్టివ మోదతే స్వస్వాయధాయతే ఘృతా వృత్తిఘృత్విజం సోమం యజ్ఞం చాదరం మనేమాహారరిమా వయం యథా విద్వాంగలంకరద్విశ్వేభ్యో యజతేభ్యః అజమగ్నే త్వే అభియం యజ్ఞం చ ఘృమాభజం ఇమాం మే అగ్నే సమిధ విమాముపసతం వనే ఇమా కుశుశ్రుధీగిరాః అజాతే అగ్నే విధేమోర్జో న పాదస్వమిష్టే యేయా సూక్తేన సుజాత తన్వా గీర్భిర్గిర్వన సంద్రపి నస్యంద్ర వినోదః సపర్యేమ సపర్యవాహ సబోధి సూనిర్మఖ పాపసూపదేవసూదావన్ యోధ్యా అస్మద్వేషాంసి సనో వృష్టిం దివస్పరి సనో వాజమనర్వాణం సనస్సహస్రనీరుషాః ఈలానాయావస్య వేయమిష్టదూతనో గిరా యశిష్ఠోధనాగాహి అంతర్యత్నయీయాసే విద్వాంజన్మోహయాగవే దూతో జన్యేమమిత్యా విద్వాజక్షీత్వాషక్ ఆస్మిన్ సత్సిబర్హి శ్రేష్టం యమిష్టభారతాంగేద్యుమంతమాభర వసో పురస్పృహం రయం మానో అరాదిరేతదేవస్య మర్త్యస్య చ పరిషితస్యాబుద్విషః విశ్వాబుదత్వయా భజం ధారా బుధన్యా ఇవ అతీగాహే హిద్విషాః శుచిః పాపకపంజోగ్నే బృహద్విరోచతేభిరాహూతః త్వన్నా అసి భారతాగ్నే వసాభిరుక్షభిః అష్టాపదిభిరాహూతః ధ్రువన్నః సర్పిరాదతి ప్రత్నో దావరేణ్యః సహసస్పుత్రోద్భూతః వాజయన్నే మనోరథా యోగాంగ్నేరుపస్థిః యజస్తమస్య మేలుషాః యస్సో నీథో దదాసుడే దుర్యోజరయన్ నరిం చారుప్రదీగాహూతః యవశ్రియాతమేష్వా దోషోషధి ప్రశస్యతే యస్య వ్రతం నమీయతే ఆయస్వా అన్నభారునా చిత్రో విభాస్యత్తిషాః అంజారో అజరైరభి త్రిమనస్వరాజ్యమగ్నిముక్తాని వారుధో విశ్వాధిశ్రయో దధే అగ్నేరింద్రసోమస్య దేవానా మూతిభిర్వయం అరిష్యంతస్వ చ మహ్యమిష్యా వృదన్యతః భద్రం నో అపేవాదయమనాః. హరిః నేవిదానస్పేషో జీవా సదత్సులక్షాః అదబ్ధం రథప్రమనిర్వసిష్ఠ సహస్రం భరస్సుజిహ్వో అగ్నిః త్వం దూతస్తమో నః పరస్పాస్త్వం వస్యావృషభప్రణేత అగ్నే దోకస్య నస్తనే ధనూ నామ ప్రయుచ్ఛంతీజ్యద్బోధి గోపాః. విధేమ తే పరమే జన్మన్నగ్నే విధేమస్తో మైరపరే సహస్తే తేస్మాద్యోనే రుదారి ఛాయేతం రత్వే హవీం రేజుగులే సమిద్ధే అగ్నే యజస్వ హవిషాయీయాన్ సృష్టిదేష్ణమభిగ్రీణీ రాధాః. త్వం హ్యశీరజిపదీ రజీనాం త్వం శుక్రస్య వచసో మనోదాః. ఉభజంతే లక్షీయతే వసవ్యం దివేది వేజాయమానస్య తస్మ ఋధిక్షుమంతం జరితారవగ్రే గృధిపతిం స్వభద్రస్య రాజః. సైనానీకేన సువితత్రో అస్మే జ్యష్టా దేవా జ్యష్ట స్వస్తి అలబ్ధో గోపా పునః పరస్పాగ్నేద్యుమధృతమేవద్దీ. జోహోత్ర అగ్ని ప్రథమ పితే వేలస్పదే మనుషాయత్సమిద్ధ శ్రియం వసానో అమృతో విచేతామర్మృజేన్యశ్రవసాస్రభాజీ శ్రూయ అగ్నిశ్చిత్రభారుర్ఘవం మే విశ్వాభిర్గేర్భిరమృతో విచేతాః. శ్యావారథం బహవో రోహీత భూతారుఢాః చక్రే విభృద్రః ఉత్తానాయామజనయన్ సుషూతంభువదగ్నిః పూర్వేధాసు గర్భాః. శిరీనాయాంచిదక్తు నామహోభిరపరీమృతో వసతి ప్రచేతాః. జిగర్ణ్యగ్నిం హవిషాభిదేన ప్రయక్షియంతంభువనాని విశ్వాః. మృతుందీరశ్చావయసా బృహంతం యతిష్ఠమన్నైరభసందృశానం ఆశ్వతః ప్రత్యంతం జఘన్యరక్షసామనసాతజ్జూషేత. మర్యశ్రీస్పృహయద్వర్ణో అగ్నిర్నాభిమృజే తన్వా ఆజద్భూరాణః. జ్ఞేయా భాగం సహసానోపరేణ స్వాదూతాసో మనువద్వదేవ. మనో నమగ్నిం జిహ్వాపదశ్చామధుప్రజం ధనసాజో భవీమి. సుధీరవామింద్రమారీషణ్యశ్యామ తే దావనే వసూనాం. ఇమాహిత్వామూర్జో బద్ధయంతి వసూజవస్సింధవో నక్షరంతః. శ్రియో మహీంద్రజ అభిన్నః పరిష్టితాహీనాసూరపూర్వీ. అమర్త్యం జద్దాసం మన్యమానమమాభినదుఃఖైర్వా వృధానః. ఉక్షేష్మిన్న సూరయేషు చాకన్ స్తోమే శృంగరుద్రయేషు చ శుభ్యే దేతాయాసు మందధానః ప్రవాయవే శిశ్రతేన శుభ్రాః. శుభ్రం ను దేతత్వం వర్ధయన్నః శుభ్రం వజ్రం బాహ్వోర్దధానాః. శుభ్రస్తమింద్రమావృధానో అస్మే దాసేపరిశ సూర్యేన సఖ్యాః. గుహాహితంగుహ్యం గోళమప్సరీవృతం వాజినం క్షియంతం ఉతో అపోద్యాంతస్తభ్వాం సమహన్నహిం సూరవీర్యేణ. సవానుత ఇంద్రపూర్యమాన్యుతస్త వామనుత నాకృతాని. సవావజ్రం వాహ్వోరుసంతం స్తవాహరీ సూర్యస్య కేతు. హరినుత ఇంద్రవాజయంతాభిదశ్రుతం స్వారమస్వార్షా. విశమనా భూమిరప్రతిష్టారం సపర్వతశ్చిత్సరిష్యన్ నిపర్వతః సాధ్య ప్రాయుచ్ఛన్ సమాధిభిర్వావసానో అక్రాన్. దూరే బాలే వాణీం వర్ధయం దయింద్రేషితాం ధమనిం ప్రప్రథన్ని. ఇంద్రో మహాం సింధూ మాజయానం మాజావినం వృత్రమస్ఫురన్నిః హరే జేతాం రోజసీభిజానేకనిక్రదతో వృష్ణో అస్య వజ్రాత్ హరోరభేదృష్ణా అస్య వజ్రో మానుషంజన్మానూఢో నియూర్వాత్ నిమాజినో దానవస్య మాయాపాదయత్వమివాన్ సుతస్య మందం దుత్వా మందిన సుదాసాః ఋణందస్తే కుక్షీ వర్ధయన్ విద్ధరుదః పౌర ఇంద్రమావ వే ఇంద్రాప్య భూమవి ప్రాధియం మణే మృతయా సమంతః అవస్య వో ధీమహి ప్రశస్తిం సద్యస్తే రాజో రావణే శ్యామ శ్యామతేత ఇంద్రేత భూతి అవస్య వవూర్జం వర్ధయంతః సుష్మింతమంజం చాకనామదే భాస్మే రయం రాసి వీరవంతం రాజిక్షయం రాసి మిత్రమస్మే రాసి దగ్ధ ఇంద్రమారూదన్నః సజోషదోజే చ మందసానా ప్రవాజవః పాంచగ్రణీజం యన్వియేడు మందధానస్త్రిపత్సోమం వాయి ద్రక్ష్యలేంద్ర అస్మాన్ సుభృత్స్వదరుద్రావద్ధయోద్యాగద్భిరర్కైః బృహంత ఇంద్రుయేదేదరుద్రోక్షేభిర్వాసుమ్నమావివాసార్ స్నానాదోదర్యః పశ్యా వత్తోదాయిదింద్రవాజమద్మన్ ఉగ్రేష్మిన్నదోరమందానస్త్రికద్రిగేషు పాహి సోమానింద్ర ప్రదోధు భక్ష్మశ్రూషు ప్రీణానో జాహి హరిభ్యాం ధృతస్య భీతిం విశ్వాదవస్తూరజేన వృత్రమవాభిరద్దాను మౌర్ణపాభం అపాదృణో జ్యోతిరార్యాజనితో యదస్తాదస్సూరింద్ర ననే మజేత భూతిభిస్తరంతో విశ్వాస్మృధార్యే నదస్యూర్ అస్మభ్యం తద్వాష్ట్రం విశ్వరూపమరంధయ సాఖ్యస్య త్రుదాయ అస్య సుభానస్య మందిన త్రుదస్యన్యద్భూతం వావృధానో అస్తః అవర్తయత్సూర్యోనచక్రం భినద్బలమింద్రో అంగీరస్వాన్ నూనం సాధే ప్రతిపరం జరిత్రే దూహీయదిక్షీరామభోనీ శిక్షా స్తోత్రభ్యో మాదిధగ్భగో నో మృగద్వదేమ విదధే సువీరాః యో జాతదేవ ప్రథమో మనస్వాన్ దేవో దేవాన్ క్రతో నాపర్యభూషత్ యస్య సుష్మాత్రోదసీ అభ్యాసేతాన్ బ్రహ్మణస్య మన్నాసు చ నాస ఇంద్రాః యః పృథివీం యజమానామదం హద్యః పర్వతాన్ ప్రకోపితాన్ అరమ్నాద్ యో అంతరిక్షం విమమేవరీ యోజోద్యామస్తభ్యాత్ సృజనాథీంద్రాః యో హత్వా హిమనీనాత్ సప్తసింధోర్యోగాభుధాజపధాఫలస్య యో అశ్మానోరంధరగ్నిం యజానాసంరక్షమత్సృజనాథీంద్రాః ే దేవా విశ్వాచ్యవనాకృతాని యోదా సంవర్ణమధ రంగుహాగాః స్వగ్నీవయోజీ జీవాంగక్షమాద దర్జః పుష్టాని సజనాథీంద్రాః యం స్మా పృచ్చంతి కుహదేతి ఘోరమాహుర్నైషో అస్తీత్యేనం సో అర్జః పుష్టీర్విజయజివామీనాది స్వదస్మై దత్త సజనాథీంద్రాః యో రద్ధస్య జోదిదాయ కృశస్య జో బ్రహ్మణో నాధమానస్య గీరే యుక్తగ్రామ్నో యో విదాసు ధిప్రస్తుతసోమస్య స జనాథీంద్రాః యస్య స్వాస ప్రదిశి యస్య గామోయస్య గ్రామాయస్య విశ్వేరథాసః యః సూర్యం యపురసం యజానజో అపాన్నేతా స జనాథీంద్రాః యం గ్రంథాసీతం యతి విశ్వజే దే పరేవరముభయా అమిత్రాః సమానం చిద్రథమాతస్థివాం సానానాహవే దేశజనాథీంద్రాః యస్మాన్నరుతే విజయం తేజనా సోయం యుధ్యమానా అవసేహవంతే యో విశ్వస్య ప్రతిమానం ప్రభుభయో అచ్యుదచ్యుత్సజనాథీంద్రాః యశ్వతో మహ్యేనో దానమన్యమానాన్ సర్వా జఘాన యశ్రద్ధేనాదిశ్రుద్ధ్యాంబరంబర్వదేన క్షియంతం చత్వరిం శరద్యంగవిందత్ ఓజాయమానం యో అహిం జఘానదాంసృజానాథ యప్తరత్నవృణభస్తుష్మానవాసేజసప్తే సప్త సింధూన్ జోరోహిమస్తోరద్వజ్రవాహుద్యామారోహంతంసజానాథింద్రాస్మై పృథివీన మే తే సుష్మాజిలస్వర్వతాభయంతే యోమపానీ శివవజ్రవాహుర్యో వజ్రహస్తానాథింద్రా యన్నంతమపదియ పదంతం యశ్వంసంతం యశ్వమానభూతి బ్రహ్మవర్ధనం యోమోజస్ేదం రాధస్రజానాథింద్రా యశ్వతే పచతే దుర్ధ్రాజిద్వాజందర్ధర్షిలా భయంత ఇంద్ర విశ్వ ప్రియాసువీరాసోమావేమ ఋదుర్జనిత్రీత్యా అపస్పరీ మక్షూ జాత ఆవీ సద్యా సుబద్ధతే తదాహనాభవద్భ్యుషీపజోంసో పీయూషం ప్రథమంత దుఃఖ్యం సీమాయం త్రిపరిబిభ్రదే పయో విశ్వప్స్యాయ ప్రభరంత భోజనం సమానో అధ్వా ప్రపదా మనుష్యదేయస్తాకేణ ప్రథమం సాస్యుఖ్యా అన్వేకో వదతి యద్దాదిద్రూపామిదం తదపాజేకయీయతే విశ్వాజేకస్ విరుదస్తి దిక్షతేజస్తాగ్రేణ ప్రథమం సాస్యుఖ్యా ప్రజాభ్య పుష్టి విభజంతసలే రజమేవ పృష్టం ప్రభవంతమాయలే అదిన్వందంష్టై పితురత్తిభోజనంజస్తాగ్రేణ ప్రథమం సాస్యుఖ్యా అధాగ్రణో పృథివీం సందృశే దివే జోధౌతీనామహి హన్నారీణక్పథ స్తోమేభిరుదహిమవాజనం దేవం దేవాజనం సాస్యుఖ్యా యో భోజనం జతయాజమర్ధన మార్ద్రాదాదృష్టం మధుమద్ధులోహీత తదే మదిన్విత దివే విమస్తేకాయీజివేదాసుఖ్యా పుష్ణీశ్చ ప్రశ్వశ్చ ధర్మణాధిదానేవ్యామీరధారయ యశ్చాసమాజనో దిగ్జుగో దివగురుభిదశాసుఖ్యా యో నాధ్మరం సహవ సృందిహంతమే వృక్షాయ చ దాసవే చాధిగావూర్జయం చపరివిష్టమాస్య ముదైవాద్యగోరుగృత్సాసుఖ్యా శతం భాగశాగమాజేకృష్టౌ యద్ధోదమావీధ అలబ్జోదస్ోన్నోనద్ధీతేషు ప్రావ్యో అభవస్సాఖ్యా విశ్వేదో రోధరా అశ్యపుంశం దురస్మేదిరే ఘృత్నవేదనం షడస్తభ్రావిష్టిర పంచ సందృశ పరిపరో అభవస్సాఖ్యా సుప్రవాచనం తవ వీరవీర్యాంజలేకేనూనాసు జాతోష్ఠీరస్ ప్రమయస్రహస్వతో జాతకర్థసే విశ్వాఖ్యా అరవయస్రపసస్తరాయకం దుర్వీరాజేతమయ్యాయత సృజిం నీచాసందముదనయ పరామ్రాధాం శ్రోణం శ్రవయం సాఖ్యా అస్మభ్యం తద్వాసో దానాయనాథ సమర్థయస్వ బహుదేవ సవ్యం ఇంద్రయచిత్రం శ్రావస్యా నృత్యో గృహే విరసే వీరా.